వాతావరణం పుస్తకం 7వ భాగం. ప్రీస్ట్లీ కనుక్కున్న ఆ వాయువుకి త్వరలోనే ఆక్సిజన్ అన్న నామం సార్థకమయ్యింది. ఆమ్లకారి అన్న అర్థం గల గ్రీకు పదం నుండి వచ్చింది ఈ పదం. ఆమ్లాలలో ఎప్పుడూ ఆక్సిజన్ ఉండి ఉండాలని ఆనాటి రసాయనిక శాస్త్రజ్ఞులు భావించేవారు. తదనంతరం ఆ నమ్మకం తప్పని తేలింది. పేరు దిద్దుకోవడానికి అప్పటికే ఆలస్యమైపోయింది. 1766లో నైట్రోజన్ ఆక్సిజన్ల ఆవిష్కరణలకి పూర్వం హెన్రీ కావెండిష్ అనే ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త ఒక ముఖ్యమైన సత్యాన్ని కనుక్కున్నాడు. కొన్ని ప్రత్యేక లోహాల మీద ఆమ్లాలను ప్రయోగిస్తే లోహం హరించుకుపోయి ఏదో వాయువు ఉత్పన్నమవుతుంది. కావెండిష్ ఆ వాయువుని సేకరించి పరీక్షించాడు. ఆ వాయువు చాలా తేలికగా ఉంది. వివిధ వాయువుల సాంద్రతలని పోల్చి పరీక్షించిన వాడిలో మొదటివాడు కావెండిష్. ఒక నిర్ణీత ఘనపరిమాణంలో వివిధ వాయువుల పాళ్ళు ఎంతెంత ఉంటాయో కొలవడానికి ప్రయత్నించాడు కావెండిష్. ఉదాహరణకి, ఒక పాత్రలో గాలి బరువు 14 అవన్సులు ఉంది అనుకుందాం. ఈ కొత్త వాయువును అదే ఘనపరిమాణంలో నింపితే దాని బరువు 1 అవన్సే ఉంటుంది. కావెండిష్ పరీక్షించిన వాయువులు అన్నిట్లోకి ఇది అత్యంత తేలికైనది. నేటికి అదే అత్యంత తేలికైనది. పైగా ఈ కొత్త వాయువు తేలికగా మండుతుంది. నిజానికి మండిస్తే విస్ఫోటాత్మకంగా మండుతుంది. కావెండిష్ దానికి అగ్గిగాలి అని పేరు పెట్టాడు. ఫ్లాగిస్టాన్ అంటే ఇదేనేమో అన్న ఆలోచన కూడా వచ్చింది. కావెండిష్ కనుక్కున్న గాలి మండినప్పుడు చిన్న చిన్న ద్రవం బొట్లుగా ఏర్పడుతోంది. పరీక్షించి చూడగా ఆ ద్రవం నీరని తేలింది. అందుకే ఈ వాయువుకి హైడ్రోజన్ అనగా ఉదజని అని పేరు పెట్టారు. నీటిని పుట్టించేది అన్న అర్థం గల గ్రీకు పదం నుండి హైడ్రోజన్ వచ్చింది. 1774 నాటికే అంటాయిన్ లాంజిట్ లెవోషియే అనే ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త కొంతకాలంగా జ్వలన ప్రక్రియని అధ్యయనం చేస్తున్నాడు. మూసిన పాత్రలో ఓ వస్తువుని మండించినప్పుడు లేదా లోహాల విషయంలో అయితే తుప్పు పట్టిస్తే పాత్ర బరువుని అందులో ఉన్న పదార్థపు బరువుతో కలిసి పరిశీలిస్తే మొత్తం బరువులో ఏమాత్రం మార్పు రాదు. అంతేకాకుండా తుప్పు పట్టిన లోహాల బరువు, మండించిన వస్తువుల బూడిద బరువు, మండించడానికి ముందు ఉన్న మూల పదార్థపు బరువు కన్నా ఎక్కువగా ఉందని కూడా గమనించాడు. లోహాల బరువు పెరిగి మొత్తం పాత్ర బరువు ఎప్పటిలాగే ఉందంటే పాత్రలో మరేదో అంశం బరువు తగ్గి ఉండాలి. ఇక పాత్రలో మిగిలినది గాలి మాత్రమే. అంటే గాలి బరువు తగ్గి ఉండాలి. గాలిలో కొంత భాగం లోహంలోకి ప్రవేశించి ఉండాలి. ఈ ఊహ నిజమని నిరూపించాడు లెవోషియే. ఎందుకంటే తరువాత పాత్ర మూత తెరిచినప్పుడు తగ్గిన గాలి బరువును భర్తీ చేయడానికి బయట ఉన్న గాలి లోపలికి ప్రవేశించటం గమనించాడు. అంతేకాక గాలితో నిండిన పాత్రను నీటిలో బోర్లించి అందులో లోహాన్ని తుప్పు పట్టనిచ్చినప్పుడు నష్టపోయిన గాలి భాగాన్ని భర్తీ చేయడానికి నీటి మట్టం పైకి లేవడం కూడా కనిపించింది. అలా ఎగసిన నీరు గాలిలో సుమారు 1/5 భాగాన్ని భర్తీ చేసింది. ఈ ప్రయోగాలను బట్టి ఫ్లాగిస్టాన్ సిద్ధాంతం శుద్ధ తప్పు అని అర్థం చేసుకున్నాడు లెవోషియే. ఫ్లాగిస్టాన్ని కలిపినందుకో తీసేసినందుకో గాలి బరువు మారలేదు. అసలు ఫ్లాగిస్టాన్ అనేదే లేదు. నిజానికి గాలి మూల పదార్థం కాదు, అది 2 విలక్షణమైన వాయువుల మిశ్రమం. ఆ 2 వాయువులు మూలకాలు. గాలిలో 4/5 వంతులు నైట్రోజన్, 1/5 వంతులు ఆక్సిజన్ ఉంటాయి.